అగ్నిర్వృత్రాణి జంఘనద్రవిణః సుర్విపన్యయా సమిద్ధః శుక్రాహుతః తదుం సోమాసిదత్పతిష్ఠగుం రాజోతవృత్రః తం భద్రాధిక్రతుః భద్రాతే అగ్నే స్వనేక సంద్రఘోరస్య సతో విషుణస్య చాదుః నయత్తే సోజిస్తమసావరంతన భస్మానస్తను విలేపాదుః భద్రందే అగ్నేకముపాకారోచతే సూర్యస్య ఋషదృశేదృశేణ క్షయాచితలోక్షితం దృశా రూపే అన్నం సైనానేకేన సువిదత్రో అస్మే జష్టా దేవాగుమ్మాయజిష్ఠ స్వస్తి అగరద్ధో గోపాబుదన పరస్పాగ్నేమదురేవ్యదీ స్వస్తిగా దివో అగ్నే పృథివ్యా విశ్వాయుద్ధేజాయదేవ యక్షేమహి దివిజాన ప్రదస్తం పరస్మాద్రవిణం దేహి చిత్రం యథాహోతర్మనుషో దేవతాయజ్ఞేభిః సోనో దహసో యజాసి ఏవానో అద్య సమనాథమానాభిసన్నగ్నవృషతో యక్షి దేవాన్ అగ్నివేణే పురోహితయజ్ఞస్య దేవమృత్విజం హోతారగం రత్రధాతమం వృషాధో మధ్యమాగం పసి వృషాదేవ వృషవ్రత వృషాధర్మాణి దృశే సాంతపనా ఇదం హవిర్మరుతస్తజ్జుష్టన యుష్మాకోతేషాదశ యో నో మర్తో మతమో దుర్ఘరణాయు స్థిరస్యత్రాణి మరుతో జిషాగుంసాత్ దృఘపాఠం ప్రతిష్ఠేణ తపదాహంతనాథం సంవత్సరేణ మరుత స్వర్గావృక్షమానుషేషు తేత్వాసాం ప్రపంచంతగుంహర సాంతపనామదిరామాదయష్టవ విప్రీహిదేవాగం వృషతోయమిష్టమిద్వాగం మృతోగం నృతుపతే దేహ ఏ దేవ్యా ఋత్రిరస్తేభిరగ్నేత్వగుంహోత్రనామస్యాయజిష్ఠ పాపగజో దేవేత్వగుంభిరజ్వాయమహినా విదర్భోరహవ్యావహయమిష్ఠరాజే అగ్నినారయమశ్వమత్తోషమేవ దివే దివే యశదం వీరవత్తమం వయస్థానామీభావృత్పుష్టివర్ధన సోమనాభవ గృహమేధాగతమరుతో మాపభూతన ప్రపంచంతో నో అగుంభద పూర్వేభిర్మరుతో వజం మహాభిస్తర్షణీనా ప్రబుద్ధ్యయా నీరదే భో మహాగుంసి ప్రణామాణి ప్రయజ్ఞమస్తిరర్థం శాస్త్రియం దమ్యం భాగమేదం గృహమేధీయం మరుతో విరధ్వం ఉపయమేతి జుమతి సుదక్షం దోషావస్థోర్ అవిష్మతే శితాదే ఉపస్వైన మరమతిర్వసూయు ఇమోహగ్నే వేతమాని వ్యాజస్రో వక్ష్య దేవతాదిమక్ష ప్రతిదేకం సురభేణి విజంతో క్రీడం వశ్వద్భో మారుతమనర్వాణకం రసేశుభం కణన్వా అభిప్రగాయత అత్యాశోనయే మరుతస్పంచోక్షుభయంతమర్యాహమ్మేష్టాశిశోనశుభ్రామత్సాదోన ప్రక్షేణిన పయోధా ప్రైషామద్మేషు విశులేపరే భూమిలియాజద్ధరింజతే శుభే తే క్రీడయోధులయోభ్రాజలక్షయస్వరం మహిత్తం పనయంత భూతయ ఉపక్వలేజిద్భయం మయమి మరుతక్షేణిపదా చోదంతి కోశా ఉపబోరేష్మాభితముక్షతముభువర్ణవచ్చే అగ్నిమగ్నికంహవేమ సదాహవంత విష్పతిం అవ్యవాహం గురు ప్రియం కగుంభిజస్మందేషదేవ్యుతాదేవృతస్తుతా అగ్నిగంహవ్యాయమోషవే ఇంద్రాగ్నేయోజనాదివశ్యషద్వృత్తమిందం వో విశ్వరస్పరేంద్రన్న విశ్వకర్మణ హవిడావృధామా విశ్వకర్మణ హవిడావర్ధనేన ఓ

అగ్నిర్మోర్ధానివక్కగుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సృజన్వతి తామగ్నే పుష్కరాజస్య సర్వానిరవంధత మోర్ధ్నో విశ్వస్య బాధతః అయమగ్నిస్య హస్తినో వాజస్య సదినస్పతిః మోర్ధాగమేరేనా భవో యజ్ఞస్తరజరశ్చ నేతారిత్రామిభ్యశ్రజసేషివాభిః దేవోర్ధానందజేతు వర్షాన్ యత్పామగ్నే జగదేహవ్యవాహం అవోజ్ఞస్తమిధాజనానాం ప్రతిధేనమివాయతే ముషాసం యత్పాయుః ప్రవయాముజ్జిహానా ప్రభానమస్య స్రదేనాగమచ్చ అవోచామకమలే వేద్యాయవచో వంతారుపిటభాయ విష్ణే దవిష్ఠిరో నమతాస్త్వామగ్నో దివీవ రుక్మముర్గ్యంచమశ్రేత్ జనస్య గోపా అనిరిష్టజాగ్రవిరగ్నిస్తు దక్షస్సు వితాయనవ్యదే ఘృతప్రదేకో బృహదాది విస్మృతాద్యుమద్విభాజ భరతేభ్యశ్రుచిః తామగ్నే అంగిరతో గుహాహితమన్వమిందం శిష్యజానం వనే వనే సజాయతే మధ్యమానః సహో మహత్వామాహుః సహతస్పుత్రమంగిర యజ్ఞస్య చేతుం ప్రథమం పురోహితమగ్నిం నరత్రిషధచ్చేతమిన్ధతే ఇంద్రేణ దేవైః సరథకం తమరిఘటతే సన్నిహోతా యజథాయ సుక్రతుః వాంచిత్రశ్రవత్తమహవంతే విక్షుజంతమః సోజుష్కేదం పురప్రయాగ్నే హవ్యాయమోషవే సఖాయ సంవత్ సంయం చమిషగ్స్తోమం చాగ్నే పరిష్ఠాయక్షితేనామూర్జోణప్రే సహస్పతే సర్వం తమిజ్ఞమదేషన్నగ్నే విశ్వాణపదే తమిభ్యసేతనామసోన్యాభర ఏనామో అగ్నిన్నమసోర్జోణపాతమాహువే ప్రియంతేష్టపరతిగస్మద్భరం విశ్వస్య దూతమమతం సయోజతే అరటో విష్ణభోజతా సరుద్రవత్స్వాహుతః సుబ్రహ్మా యజ్ఞశ్రుతమే వసూనా దేవగుంరాధోజనానాం ఉదస్య సోజనశ్చాదాజుక్మానస్య మేషుతః ఉద్ధోమాసో అరుణాదోదివిస్పృశ సమగ్నిమిన్ధతే నరః అగ్నేవాజస్య గోమత ఈశానః సహతోజః అస్మేధేహి జాజవేదో మహిశ్రవః సగిధానోపధక్కవిరగ్నిరేణేన్యోగిరా రేవదస్మభ్యం పూర్వణీగదీరిః క్షపోరాజన్నుదత్మనాగ్నేవస్తో ఋతోషసః సరిగ్వజంభరక్రతోజః ప్రతి ఆదే అగ్నిర్ధీమహ్యుమంతం దేవాజనం యద్ధస్యాదే పనీయతే సమిద్ధీరయ్యమేరగ్రస్తోతృభ్యాహ ఆదే అగ్నిరిదాహవిః శుక్రస్య జ్యోతిజస్పదే సుశ్చంద్రదస్మవిశ్వదేహవ్యవాక్తుభ్యగంహోరగస్తోతృభ్యాభర ఉభేదశ్చంద్రసర్పిణోదర్వే శ్రేణీకాసనే ఉదోణ ఉత్తమోర్యా ముఖేడు తమదస్పదైరగ్రస్తోతృభ్యాభర అర్ణేణవర్ణస్తోమేకృతున్న భద్రగంహతి స్పృశం ఋద్ధ్యామాతమోహై అధాక్యగ్నేక్రతోర్భద్రస్య దక్షస్య సాధోః రథేరుతస్య బృహతో బభూథ ఆభిట్టే అద్యగేర్భిర్గణంతోగ్నే చాశేమ రథే దివోనస్తనయంతి సుష్మాః ఏభిర్నో అర్ణేర్భవానో అర్వాన్ సువర్ణజ్యోతిః అగ్నే విశ్వేభిః సుమనా అనీకైః అగ్నిగం హోతారం మన్యేదాస్పందం వసో సోనగం దహతో జాతవేదసం విప్రన్న జాతవేదసం యమోర్ధ్వయాస్మద్భరో దేవో దేవాచ్చకృపా ఘృతస్య విభ్రాట్యమను శుక్రసోజిత ఆయుక్మానస్య సర్పిటః అగ్నే త్వన్నో అంతమః ఉతత్రాతా శివోభవమరోక్షః తంతాజోజిష్ఠీదివః సుమ్నాయ నోనవీమహే సఖిభ్యః మధురగ్నిర్మధుశ్రవాః హర్చానక్షద్యుమత్తమోరయిందాః ఇంద్రాగ్నిభ్యాం తాదయజా ఇజాయ నజ్ఞాఘారాభ్యాం మధ్యమస్తేజాయమయాయజాయ్రయంతే మేఘయంతే వర్షయంతే పుణేకానామాజ ప్రజాపతినా విశ్వాభిర్దేభిరుపదధామి పరవర్ణేణ విష్టామహర్ష్యాస్తేమహం ప్రవద్దే శర్మ చర్మజాస్వసిరక్షం బ్రహ్మణా విష్టామరుదత్తే గోత్రారో వాయుర్వియత్తమహం ప్రవద్దే మే శర్మ చర్మజాస్తౌరపరాజితామృతేణ విష్టాదిత్యాస్తే గోత్రారస్యోర్జోవియత్తమహం ప్రవద్దే మే శర్మ చర్మజాస్తు బృహస్పతి స్వాదాలేన పృథివ్యా పృక్షేభ్యోజస్పదేం విశ్వస్మే ప్రాణాయ పానాయ విశ్వం జ్యోతిర్యచ్చాగ్నిస్తేధిపతిర్విశ్వకర్మాత్మాదయత్వంతరిక్షస్య పృష్ఠేభ్యోజస్పదేం విశ్వస్మే ప్రాణాయ పానాయ విశ్వం జ్యోతిర్యచ్చ వాయస్తేధిపతి ప్రజాపతి స్వాదాలేన దివ పృష్ఠేభ్యోజస్పదేం విశ్వస్మే ప్రాణాయ పానాయ విశ్వం ేధిపతి పురోవాతనిరస్య భ్రసనిరతి విద్యుత్సనిరతి స్తనయత్వసనిరతి వృష్టిసనిరత్యేవాన్యతి దేవానామగ్నేయాన్యతి వాయోర్యాన్యతి దేవానామంతరిక్షయాన్యతి దేవానామంతరిక్షయాన్యత్వాసనిరాయత్వాసన్నేకాయత్వాసతీకాయత్వాఖేతాయత్వాప్రదేతదే వివస్పదేవాస్పత్యేత్వాజేత్వాజేత్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వాయోదాన్వా ద్రవిణేదాదయామి ప్రాణం మే పాహ్యమానం మే పాహి జ్ఞానం మే పాహ్యాయం మే పాహి విశ్వాయం మే పాహి సర్వాయం మే పాహ్యజ్ఞేయతే బ్రహ్మణ్వామదావేహి జగౌరభావై పాంచజన్యేష్వప్యేత్యజ్ఞేయ వా అయా వాజే బాహో మా శబ్దసకరస్వమేక అగ్నినా విశ్వాసాత్ సూర్యేణ స్మరాక్కర్త్వాదేవేణ త్వష్టాయజ్ఞేన మఘవాన్ దక్షిణయాదు భర్గో మన్యునా వృత్రహాదౌహాద్యేన తనోధా అన్నేన గయ పృథివ్యాసనోర్భిరన్నాదోమకారేణ ధ్వస్వాతనోపా విరాజాజ్యోతిష్మాన్ బ్రహ్మణాదోమపాదోభిర్యజ్ఞం దాధారక్షత్రేణ మనుష్యానష్ట్రేణ ప్రసక్సంవత్సరేణ పరిభోష్టపదానాదృష్ట సూర్యస్తంతనోభిః ప్రజాపతిర్మనదాన్ధోచ్చేతో ధాతా దీక్షాయాగం సమితా భృత్యాం భూరాదోమగ్రయణ్యాం వరుణ ఉపనద్ధోదుల క్రీయమానో మిత్రక్రేతశివిష్ట ఆసాదితో ప్రోక్ష్యమానోధివజరాగత ప్రజాపతి ప్రణీయమానోగ్నిరాజ్ఞే బృహత్పతిరాజ్ఞే ప్రణీయమాన ఇంద్రోహమిద్ధానేది నిరాసాదితో విష్ణుపావక్రియ ూయమానో వాయ పూయమానో మిత్ర క్షీరశ్రేర్మంత్రేర్మేష్దేవమున్నేతో రుద్రాహుతో వాయురావృత్తో నిచక్షా ప్రతిక్షాతో భక్షాగతృణారాజపుంసో సురాత్తస్ంధురవమృతమా ప్రయాంతరుద్రవగతస్తరిణ ప్రపృతస్సువరుజం గత వృత్తిక్షత్రమగ్నిర్దేవత ప్రజాపజేర్ధాస్వామస్యచేత్వాజేత్వాజ్యోతిషేత్వారోహిణీనక్షత్రం ప్రజాపజద్వేవతీర్షణ్యక్షత్రకం సోమో దేవత నక్షత్రకం రుద్రో దేవత పునర్వసో నక్షత్రమదిర్దేవత విశ్వో నక్షత్రం బృహస్పతిర్దేవత శ్లేషానక్షత్రకం సర్పా దేవత మఘానక్షత్రం పితరో దేవత ఫల్గునే నక్షత్రమర్యమా దేవత ఫల్గునే నక్షత్రం భగో దేవత హస్తో నక్షత్రకం సవితా దేవత చిత్రానక్షత్రమింద్రో దేవత స్వాతే నక్షత్రం వాయుర్దేవత విజాకే నక్షత్రమింద్రాగ్నే దేవత రాధా నక్షత్రం మిత్రో దేవత రోహిణీ నక్షత్రమింద్రో దేవత విజతో నక్షత్రం పితరో దేవత రాధా నక్షత్రమావో దేవత రాధా నక్షత్రం విశ్వే దేవా దేవత సోనా నక్షత్రం విష్ణుర్దేవత సువిష్ఠా నక్షత్రం వసవో దేవత సదభిషన్నక్షత్రమింద్రో దేవత ప్రోక్షపదా నక్షత్రమజయేకమాదేవత ప్రోక్షపదా నక్షత్రమగద్బుద్ధ్యో దేవత రేవతే నక్షత్రం పూరా దేవత స్వయజో నక్షత్రమశ్వినో దేవత బభరణీయర్నక్షత్రం యమో దేవత పూర్ణా పశ్చాద్యత్యే దేవా అదధుః మధుష్టమాధవశ్చమాసంతికామృతో శుక్రశ్చిశ్చగ్నేష్మామృతో నభశ్చ నభస్యశ్చ వారిణికామృతో ఇడశ్రవోర్జశ్చ శారదామృతో సహస్ర నహస్తశ్చ హైమంతికామృతో తపశ్చ తపస్తశ్చ నైజిరామృతో అగ్నేరంత స్నేహో జగల్పేతాంధ్యా వా పృథివీ కల్పంతా మామవోషధే కల్పంతామగ్నయ ప్రథమ్మమజ్జేక్షాగతప్రదాయస్తమనదోంతర పృథివీశైరామృతో అభికల్పమానా ఇంద్రమివ దేవా అభితం విశంతు సంయచ్చ ప్రదేతాశ్చాగ్నే సోమస్య సూర్యస్యోగ్రాజ భీమాజ పితృణాజవస్యేంద్రస్య ధ్రువాజ పృథివీచ దేవస్వమిదం మరుతా వరుణస్య క్షత్రేజ ధరిత్రేజ మిత్రాభరణయోర్మిత్రు ప్రాచేజ ప్రదేజేజ వసూనాగం రుద్రాణామాదిత్యానాధిపదనస్త భోజం భేదసామిదహస్రస్య ప్రమాదిసహస్రస్య ప్రతిమాదిసహస్రస్య విమాదిసహస్రస్యోన్మాదిదాహస్రాజిదహస్రాజిత్రేమామే అగ్నయుత్తకాధే నమస్తన్వేదాదశతం చ సహస్రం చాయుతం చ నియుతం చ ప్రయుతం చార్బుదం చ నిర్బుదం చ సముద్రస్య మధ్యం చాంతస్య పదార్థశ్చేమామే అగ్నయుత్తకాధే నమస్సంతు క్షీయమానాస్థస్థాపృథోనశ్చుతమోర్జస్పతేష్ధావినే అగ్నయుష్ప్రకాశే నమస్సంత విరాజో నామకా మధుకాముష్ణల్లోకే సమిద్దిశా మాధజానస్సు వర్మిన్మధోరథో మాధవపాత్మస్మాన్ అగ్నిర్దేవో దుష్ప్రదే దురదాభ్యగిరం క్షత్రగం నక్షతుమాత్మస్మాన్ రసంతరగం సాముహిపాత్మస్మాంగాయత్రీ ఛందసా విశ్వరూపాత్ ప్రపన్నాభిష్ఠయా స్తోమో అహ్నాగం సముద్రో వాచ ఇదమోజ పిబర్తో ఉగ్రాదిశామభిభోదర్వయోధాశుభి శుక్రే అహన్యోజసీనా ఇంద్రాధిపతి ప్రదాతో నో మహి క్షత్రం విశ్వతో ధారణేదం విధత్సామక్షత్రభద్వృద్ధవృక్ష్మియం దృప్తభోజశ్వభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాచేన సగరేణ రక్ష ప్రాచే దిశాగం సహయసా ఇషస్పతే విశ్వే దేవా ప్రావృషాన్నాగం సువర్వతే ఇదం క్షత్రం దుష్టరమస్కోజో నాధృష్టగం సహస్రిషగం సహస్వతే మయి రూపే సామన్ విహదచ్చకే మృజగత్యేన విక్షావేదయామః విశ్వే దేవా సప్తదశేన వర్తమిదం క్షత్రగం సవిలవాతముగ్రాం ధర్తే దిశాం క్షత్రమిదం దాధారోపశ్చాదానాం విక్రమదస్తోజః పితావరుణా సరదాన్నా చికిత్రో అస్మై రాత్రాయ మహిషర్మ యక్షతం నైరాజేతామన్నధిమేమేకానట్టు భాసంభృతం వేద్యగం సహ ఇదం కర్తం మిత్రవదాత్రమిత్రరుణారక్షతపాధిపత్యై సమ్రాజ్ఞిదాగం సహతాహేదహస్పత్రిదుర్హేమంతా విష్ఠయాణిభక్తో అవస్వాత బృహతేమవంతునాభృతాజే సుకర్వదే ఋతుఘాన పయస్పదేధ్యాధ్యమతునోభృతాజే తమ్ గోపాపురేతో తపశ్చాబృహస్పదే డామ్యాయం శివాజం ఊర్ధ్వాదిశాగం రంతిరాజౌషధీనాగం సంవత్సరేణితానో అన్నా రేవత్సామాదిచ్ఛంద ఉచందో జాతశత్రుస్యోనానో అస్తు స్తోమత్రయత్రిగుంశే భువనస్య పత్నిస్వద్వాచే అభినో గృణాహి ధృతమేషమితరాధిపత్యే ప్రయస్వదేరంతిరాశానో అస్తు ధృవాదిశాం విష్ణుపత్న్యఘోరాస్తేషానాథోయామనోతా బృహస్పదం వాదయశ్రోతవాయస్కంధువానావాత అభినో గృణంతో విష్టంభో దివో ధరణ పృథివ్యా అస్తేజానా జగతో విష్ణుపత్నీ విశ్వవ్యదా ఇషయంతే సుభోది శివానో అస్మదితిరుపస్థే ఐశ్వానరోనభూత్యా పృష్టో దివ్యనుభోద్యానుమతిరన్వితనుమతే పంకజానశ్చిత్రాభుభవకో అద్యయంతే ఓం నమస్తే రుద్రమన్యమభుతో వైషవే నమః నమస్తే అసుధన్వనే బాహుభ్యాముదతే నమః శివతమా శివం బభూమతే ధను శివాదవ్యాతపదయానోరుద్రమణయా యాదే రుద్రశివాతనోరఘోరాపాపకాశిని తయాస్తమవాసంతమయా గిరిశంతాభిచాకసీ యామిషం గిరిశంత హస్తే విభక్ష్యస్తవే శివాంగే క్షదాంగరుమాహికం పురుషం జగత్ శివేణాగిరిసాక్షావదామసి యథానసర్వమిజ్జగదయక్ష్మగం సువనా అసత్ అభ్యవోచదసి భక్త ప్రథమో దేవ్యోభిషగ అహేకశ్చ సర్వాంజంభయన్ సర్వాక్యయాసు ధాన్య అసౌయస్తామ్రో అర్ణముదమభ్రస్సు మంగళ ఏమాగుమృద్రామిదోక్షసహస్రతోమహే అసౌజోపదర్పజనీలగ్రేవో విలోహి ఉదయనం గోపా అదృశం అదృశం నృత్య ఉదయనం విశ్వాభూతాని సుదృష్టామణయాజిన నమోస్తునేలగ్రేవాయసహస్రాక్షాయ మేషుడే అథోజే అస్వోహంతేభ్యోగరం నమ ప్రథమం గ్రధన్వనస్తంభయోరాత్రిజాస్వదేహస్థైరభరాతా భగవోప అపరగ్రధనుత్వగుంగహస్రాక్షసదే నిషేజల్యానా ముఖా శివోన సుమనా భవ పిజంధన కపద్దినో విషల్యోబాన భాగం ఉత అనేషం నస్యేషవ ఆభురస్వైషం గృహి యాదేహే చర్మే షుష్టమహస్తే బభూమతే ధను తయాస్మాన్ విశ్వతస్తమయక్ష్మయా పరిభుజ నమస్తే అస్మాయుషాయానాదాయ షుష్టమే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాంతవధన్వనే పరిరేషన్వనో హేతిరస్మాన్వణక్త విశ్వతః అసోరేషుష్టవారే అస్మన్నిషేహితం నమో హిరణ్యబాహవే నాన్యేషాంచపదే నమో నమో వృక్షేభ్యోహలికేభ్య పశూనా పదయే నమో నమస్తస్మిజలాయత్రిషేమదే పథీనా పదయే నమో నమో బభృజాయ విద్యాధినేనా పదయే నమో నమో హరికేశాయోపవీజనే పుష్టానా పదయే నమో నమో భరస్య హేత్తే జగదా పదయే నమో నమో రుద్రాజాతామినే క్షేత్ర పదజే నమో నమః సూతానాహంకారవనానాం పదజే నమో నమో లోహితాయ స్థపదజే వృక్షాణాం పదజే నమో నమో మంత్రిణే భారుజాయ కక్షాణాం పదజే నమో నమో భువంతజే భారివస్కృతాయ ఔషధీనాం పదజే నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయ దేవత్యేన పదజే నమో నమః కృత్స్నవేతాయథావదేతత్పదా పదజే నమః నమః సహమానాయ వ్యాధినాం వ్యాధినీనాం పదజే నమో నమః ప్రకుభాయ నిషంగిణేస్తేనానాం పదజే నమో నమో నిషంగిణ ఇషుధిమతేతస్కరానాం పదజే నమో నమో వంచదేవరివంచదేస్తాయూనాం పదజే నమో నమో నిజేనవే పరిచరాయారణ్యానాం పదజే నమో నమస్తృగామిభ్యో జిఘాగుం సద్భ్యోమష్టదా పదజే నమో నమో శివభ్యో నక్షంచరభ్య ప్రగంతానాం పదజే నమో నమ ముష్టిభినే గిరిజరాజ కులుంచానాం పదజే నమో నమ యజుమద్భ్యో సంభావిభ్యశ్చ భో నమో నమ ఆదన్వానేభ్య ప్రతిదధానేభ్యశ్చ భో నమో నమ ఆయచ్చభ్యో విషయభ్యశ్చ భో నమో నమోశ్చభ్యో విద్యభ్యశ్చ భో నమో నమ ఆదీన భ్యశ్చారేభ్యశ్చో నమో నమస్తభ్యోగ్రద్భ్యశ్చో నమో నమో నమో కృత్సేభ్యో కృత్సపదిభ్యశ్చో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపదిభ్యశ్చో నమో నమో గణేభ్యో గణపదిభ్యశ్చో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చో నమో నమో రథిభ్యో రథేభ్యశ్చో నమో నమో రథేభ్యో రథపదిభ్యశ్చో నమో నమస్సేనాభ్యశ్చో నమో నమః క్షత్రభ్యశ్చంగ్రహేతుభ్యశ్చో నమో నమస్తక్షభ్యో రసకారేభ్యశ్చో నమో నమః కులారేభ్యః కర్మారేభ్యశ్చో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చో నమో నమ ఇషగద్భ్యో ధన్వగద్భ్యశ్చో నమో నమో మృగయభ్యశ్వరిభ్యశ్చో నమో నమః శ్రవ్యశ్వపదిభ్యశ్చో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శ్రీకంఠాయ చ నమః కపర్దినే చ ద్యుత్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ సహసన్వనే చ నమో గిరిశాయ చ దివ్యవిష్టాయ చ నమో నేషుత్తమాయ చేషుపతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో కులకే చ పరిధీయతే చ నమో వృద్ధాయ చ సంవర్ధనే చ నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమః ఆశవే ేదాయ నమ శీఘ్రయాయ దశేభ్యాయ నమ భూమ్యాయ తామస్వన్యాయ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చావసజాయ చ నమో మధ్యమాయ చావగర్భాయ చ నమో జఘన్యాయ చ బుద్ధ్యాయ చ నమః స్వాభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమోర్వర్యాయ చ కళ్యాయ చ నమః శ్లోక్యాయ చావధాన్యాయ చ నమోన్యాయ చ కక్షాయ చ నమః శ్రవాయ చ పరిశ్రవాయ చ నమః ఆశ్రయణాయ చాసురధాయ చ నమః శూరాయ చాభిందే నమో వర్మిణే చ వరోచినే చ నమో దిల్మినే చ కవచినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందభ్యాయ చ హరణ్యాయ చ నమో ధృష్టవే చ ప్రభుచాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేధిమతే చ నమస్తేక్ష్మేదవేదాయుధిరే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ నమస్కృత్యాయ చ పక్ష్యాయ చ నమః కార్త్యాయ చ నేత్యాయ చ నమః సోద్యాయ చ తరస్యాయ చ నమో నాద్యాయ చ వైదంతాయ చ నమః కోప్యాయ చ భక్త్యాయ చ నమో వశ్యాయ చ అస్యాయ చ నమో వేద్యాయ చ విద్యుత్యాయ చ నమ ఏంద్రియాయ చ దప్యాయ చ నమో వాప్యాయ చ ప్రేష్ప్రియాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తవాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయుజే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే తమయోభవే చ నమః శంకరాయ తమయఃకరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తేఖ్యాయ చ కౌల్యాయ చ నమః పార్యాయ భార్యాయ నమః ప్రతరణాయ తోత్తరణాయ నమః ఆధార్యాయ చ ఆద్యాయ జనమశ్రవ్యాయ ఫేణ్యాయ జనమస్య ప్రవాచ్యాయ నమగిరణ్యాయ ప్రవక్ష్యాయ జనమస్తియ క్షయణాయ జనమస్తపద్య పునస్తయ జనమోగోష్ట్యాయ జగృత్యాయ జనమస్తవ్యాయ జగేత్యాయ జనమకాట్యాయ జగపరేష్టాయ జనమాయ జనిభేత్యాయ జనమ పాగుంసవ్యాయ జనస్యాయ జనమశ్రుష్ట్యాయ జహరిత్యాయ జనమోలోప్యాయ జౌనప్యాయ జనమ ఊర్వ్యాయ సూర్మ్యాయ జనమ పర్ణ్యాయ జనమోపగురమానాయ జనమక్షిదేజ ప్రక్షితేజ నమోక్షిభ్యో దేవానాభ్యో నమో విక్షేదకేభ్యో నమో విజృంభక్తేభ్యో నమహాదేభ్యో నమహామేవేభ్య ద్రాపే అంధరపతే దరిద్రన్నేన లోహిత ఏషాం పురుషాణామేషాం పశూనాం మాభ్యర్మా రామో రేషాం కించనామవత్ యాదే రుద్రశివాసనో శివా విశ్వాః భేషజీ శివా రుద్రస్య భేషజీ గజానామణ జీవసే ఇమాగం రుద్రాయ తమసే కపద్మినే క్షరగ్వీరాయ ప్రభామహే మతిం యథానశ్రమద్విపదే చతుష్పదే విశ్వం పుష్పం గ్రామే అస్మిన్ననాసరం మృణానోరుద్రోదామయ్రీరాజనమదాయమదేక్షంజయోశ్రమరాయే పితాతరస్యామతమరుద్ర ప్రణీతౌ మానోభాంతముదమానోర్భగం మానముక్షంతముదమానముక్షితం మానోమధే పితరం నోదమాసరం ప్రియామానస్తనవోరుద్రేణ మానస్కోకేతన హేమానహాయుమానో గోషమానో అశ్వేర నీరాన్మానోరుద్రభావితోమధేర్హవిష్మంతో నమసా విధేమతే ఆరాత్తే గోఘ్నముతమూర్ఘ్నే క్షయస్వీరాయుమస్మేతే అస్తో రక్షాజనో అధిజదేవ బ్రోక్షర్మ యచ్చద్విమర్హా అవస్థిరామఘవద్భ్యస్తమేష్మస్తోకాయతనయాయమృయేషుష్టమశివతమశివోణస్వమనాభవ పరమే వృక్ష ఆయుధం విధాయం వదానాగం విభ్రతాగి విగిరిధ విరోహిత నమస్తే అస్సు భగవస్తేజహస్తకం హేతజోన్యమస్తమంతు సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయ తాదామీనా భగవపరాజీనా ముఖాగృహి సహస్రాణి సహస్రతో ఏ రుద్రాది భూమ్యా ఏదాగం సహస్రజోజనేవన్వాది సన్మధి అస్మిన్మహత్యన్నవేంద్రే భవాధి నీలగ్రీవాశ్రీకంఠా సర్వాధాక్షమాగ్రీవాశ్రీకంఠాదివగం రుద్రా ఉపశ్రుదా ఏ వృక్షేణ తస్మిన్ నీలగ్రీవా విరోధిలా ఏ భూతానామధిపదాఖాతర్దిన ఏ అన్నేన విభిధ్యంతి పాత్రేణ విపతో జనాన్ ఏ పథాం పశిరక్షయైల ప్రదాయం విధ ఏ తీర్థాని ప్రజలంతి ధృతావంతో నిషంగిణ ఏతావంతశ్చ భూయాగుంగశ్చ దిశోరుద్రావిదస్థిరే ఏకాగుంగహత్రయోజనే మధన్వాని తన్మతే ేక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షి మన్నోర్జం పర్వతే శ్రియాణం వాతే పర్జన్యే వరుణస్ చుష్మే అభ్యమోషేభ్యో వనస్పతిభ్యోతి సంభృతాన్ైదమోర్జన్ సత్తమురుగస్తం రదానా అస్మర్గస్తే క్షుతమంతే సుగక్షుతయం జ సముద్రస్యవాగయాగ్నే పరివ్యయామసి పామకో అస్మభ్యగం శివో భవ శివస్యత్వాజరాయుణాగ్నే పరివ్యయామసి పామకో అస్మభ్యగం శివో భవ ఉపద్మన్నుభవేన దేవత్తరన్నదేష్మా అగ్నే పితృమపామసి మండోకితాభిరాగహితే మన్నా యజ్ఞం పావకవర్ణగం శివం కృతి పావకాచితయంత్యాభిమన్నుషదో నభానునా తోర్వన్నయా మన్నే తస్యనోరణ ఆయోధిణే నరదృషాణో అజర అగ్నే పావక రోషా మంద్రయా దేవజిహ్వయా ఆ దేవాలపక్షియక్షి తన పవగతి దివాగ్నే దేవాగం విహావ ఉపయజ్ఞగం హవిష్టన అపామిదన్యయనగం సముద్రస్ నివేశనం అన్యంతే అస్మత్తపంతు హేతయ పావకో అస్మభ్యగం శివో భవ నమస్తే హరసే సోదిషే నమస్తే అస్మచ్చిషే అన్యంతే అస్మత్తపంతు హేతయ పావకో అస్మభ్యగం శివో భవ ఋషదేవత్సుషదేవత్వనసదేవత్వరిహిషదేవత్సువర్విదేవట్ ఏ దేవా దేవానాగం సంవత్సరేణమ భానమాసలే అహుతారో హవిషో యజ్ఞే అస్మ్యాం స్వయం జుహబ్ధం మధురో హృతస్య ఏ దేవా దేవేష్మధిదేవత్వమాహృదయే బ్రహ్మణ పురయేతారో అస్య ఏభ్యో నస్తే పవతే ధామకిం జనలతే దివో న పృథివ్యాధిసృషో ప్రాణదా అపానదాక్షుర్దాచోదాహరిబోదా అన్యంతే అస్మత్తపంతు హేతయ పావకో అస్మభ్యగం శివో భవ అగ్న్యేన శోచినాయగం సత్యస్మన్యత్రిణం అగ్న్యన్నావగం సదేరయం సైనానీకేన తు విదత్రో అస్మేష్టా దేవాయుష్ట స్వస్తి అనబ్ధో గోపా ఉదర పరస్పాగ్నే ద్యుమధురేవ ద్విదీః